మెదడు పుస్తకం 16వ భాగం. ఒక విధంగా చూస్తే సెరిబ్రంలోని 2 భాగాలు 2 వేరువేరు మెదళ్ళు అని అనుకోవాలి. 2 విభాగాలని వేరు చేస్తూ కార్పస్ కల్లోసంని తెగకోస్తే ఒక విభాగం చేస్తున్నది 2వ విభాగానికి తెలియకపోవడం కనిపిస్తుంది. మరైతే ఈ 2 మెదడు భాగాలు సరిసమానంగా ఉంటాయా, లేక ఒక విభాగం చేయలేని పనిని 2వ విభాగం చేయగలుగుతుందా? మెదడులో 2 అర్ధభాగాలు ఒకే విధంగా లేవన్న వాదన ఆధారాలు 1861లో బయటపడ్డాయి. ఫ్రెంచ్ వైద్యుడు పియర్ పాల్ బ్రోకా వద్దకి వచ్చిన ఒక రోగి మాట్లాడలేకపోయేవాడు. అవతలివారు అనే మాటలు అతనికి అర్థం అవుతున్నా ఆ మాటలకి అతడు తిరిగి అనలేకపోయేవాడు. ముఖ కవళికలతో, చేతివేళ్ల కదలికలతో చక్కగా అర్థవంతమైన సమాధానాలు ఇచ్చేవాడు, కానీ మాట్లాడలేకపోయేవాడు. ఇలాంటి రుగ్మతని అఫేషియా అంటారు. తరువాత ఆ రోగి మరణించాక అతడి శరీరాన్ని పోస్ట్మార్టం చేసి అతడి మెదడుని పరీక్షించాడు బ్రోకా. మెదడు ఎడమ భాగంలో ఓ ముడత వద్ద మెదడు దెబ్బతిన్నట్టు ఆ పరీక్షలో తేలింది. ఆ ప్రాంతాన్నే నేడు మనం బ్రోకా ప్రాంతం అంటాం. మెదడులో ఈ ప్రాంతమే మన మాటలని శాసిస్తుంది. మనం మాట్లాడుతున్నప్పుడు మన పెదాలలో, నాలుకలో, గొంతులో, బుగ్గల్లో, దవడల్లో, శ్వాసలో వేగంగా, సామరస్యంగా వచ్చే మార్పులని ఈ మెదడు ప్రాంతమే శాసిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ భాగం మెదడులో ఎడమ పక్క మాత్రమే ఉంది. దానికి సరిసమానమైన భాగం కుడి మెదడులో కూడా ఉన్నట్లయితే ఎడమ మెదడులో ఆ ప్రాంతం పాడైపోయినప్పుడు దానికి సమానమైన కుడి భాగం ఆ క్రియని శాసించగలిగి ఉండేది. అయితే ఒక తేడా కూడా ఉంది. ఎడమ మెదడు భాషణని శాసిస్తుంది, కానీ కుడి మెదడుకి ఆ శక్తి లేదు. దీని గురించి చాలా వాదోపవాదాలు జరిగాయి, కానీ చివరికి బ్రోకా చెప్పిందే నిజమని తేలింది. చింపాంజీలకి, గొరిల్లాలకి మన మెదడును పోలిన మెదళ్ళు ఉంటాయి. అయితే మన మెదళ్ళ కన్నా అవి కాస్త చిన్నవి, కానీ వాటిలో సరైన బ్రోకా ప్రాంతం ఉండదు. కనుక ఆ జంతువులు మాట్లాడటం నేర్చుకోలేవు, కానీ చేష్టలతో భాషను వ్యక్తం చేసే పద్ధతులని వాటికి నేర్పించవచ్చు. జాగ్రత్తగా పరీక్షిస్తే కుడి, ఎడమ భాగాల మధ్య మరిన్ని తేడాలు బయటపడ్డాయి. మెదడులో ఎడమ భాగం శరీరంలో కుడి భాగంలో ఉండే కండరాలని, మెదడులో కుడి భాగం శరీరంలో ఎడమవైపు ఉండే కండరాలని శాసిస్తాయి. మనుషులలో 90% మంది కుడి చేతి వాటం మనుషులే అయి ఉంటారు. అంటే అలాంటి వారు సామాన్యంగా చేసుకునే రోజువారీ పనులలో ఎడమ చేయి కన్నా కుడి చేతినే వాడటానికి ఇష్టపడతారని అర్థం. మెదడులో ఎడమ భాగం వివేచనలో, భాషలో, రాయడంలో, చదవడంలో, విజ్ఞాన శాస్త్రంలో, గణితంలో ముఖ్య పాత్ర ధరిస్తుందని ఇటీవల కాలంలో మనకి తెలుస్తోంది. కుడి మెదడు సంగీతం, కళ, ఊహాశక్తి మొదలైన రంగాలలో ముఖ్య పాత్ర ధరిస్తుంది. 1950లలో శాస్త్రవేత్తలు నిద్ర మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేశారు. నిద్రలో కొన్ని కొన్ని స్థితులలో కళ్ళు నెమ్మదిగా కదలటం గమనిస్తాము. కనురెప్ప మాటన ఉండే కనుపాప అటూ ఇటూ కదులుతున్నప్పుడు రెప్ప మీద ఉబ్బెత్తుగా ఉండే చోటు కూడా అటూ ఇటూ కదలటం చూస్తాం. మరి కొన్నిసార్లు ఈ కంటి కదలికలు మరింత వేగంగా జరుగుతాయి. కళ్ళు వేగంగా కదిలే నిద్రావస్థని వేగవంతమైన కంటి చలనాల నిద్ర అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఆర్ఈఎం అని అంటారు.